అతివాహకత పుస్తకం 10వ భాగం. మనుషులు ఇలాంటి పాత్రలని ఇంట్లో వాడుకుంటూ ఉంటారు. వీటికే థర్మోస్ సీసాలు అని కూడా పేరుంది. ఈ సీసాలకి మూతలు, బిరడాలు మొదలైనవి తగిలించి ఇందులో నీరు మొదలైనవి చల్లగా నిల్వ చేసుకోవచ్చు. అందులో కాఫీ, టీ లాంటి వేడి పానీయాలను కూడా వేడిగా ఉంచుకోవచ్చు. దీవార్ ఇలాంటి ఫ్లాస్క్లో ద్రవ్య హైడ్రోజన్ ఉంచి ఆవిరి కానిచ్చాడు. ఆవిరి కావడానికి వాడబడ్డ ఉష్ణోగ్రత ఆ ద్రవ్య హైడ్రోజన్ నుండే వచ్చేట్టు చేశాడు. ఎందుకంటే బయటికి ఇంచుమించు 0 వేడి లోపలికి ప్రవేశించింది. దానితో లోపల ఉన్న ద్రవ్య హైడ్రోజన్ మరింత చల్లబడింది. చిట్ట చివరికి 1988లో దీవార్ హైడ్రోజన్ ఘనీభవించేటట్టు చేశాడు. 13.95K వద్ద హైడ్రోజన్ గడ్డకడుతుంది. అయినా కూడా నిరపేక్ష 0 డిగ్రీలకి 14 డిగ్రీల ఎడంలో కూడా హీలియం మాత్రం వాయు రూపంలో ఉండిపోయింది. 1900 ఆరంభం వరకు కూడా ద్రవీకరించబడని వాయువు ఇదే. 3వ అంశం, హీలియం ప్రయాస. హీలియం అత్యంత స్థిరమైన పరమాణువుల్లో ఒకటి. హీలియం పరమాణువు ఎంత స్థిరమైనది అంటే అందులో ఏమాత్రం మార్పు వచ్చినా ఆ పరమాణువు స్థిరత తగ్గిపోతుంది. ఈ కారణం చేతనే అది ఇతర పరమాణువులతో సులభంగా కలవదు. ఇతర పరమాణువులే కాదు, ఒక హీలియం పరమాణువు మరో హీలియం పరమాణువుతో కూడా కలవదు. అందుకే హీలియం వాయువులో ఎప్పుడూ ఒంటరి హీలియం పరమాణువులే ఉంటాయి. దీనికి భిన్నంగా హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫ్లోరిన్ వాయువులలో పరమాణువులు జంటలుగా కలిసి అణువులుగా ఏర్పడటం కనిపిస్తుంది. హీలియం అణువులు ఎంత స్థిరమైనవి అంటే ఉష్ణోగ్రత చాలా చాలా తక్కువైతే తప్ప ఆ వాయువు ద్రవీకరించదు. కానీ అలాంటి అతి తీవ్ర శైత్యంలో హీలియం అణువులు ఇక కిక్కురు మనకుండా కదలకుండా ఉంటాయి. కానీ అప్పుడిక దానిని ద్రవ్యం అనడానికి వీల్లేదు. హీలియం వాయువుని ద్రవీకరించే ప్రయత్నాన్ని హైక్ కామర్లింగ్ వోన్స్ అనే డచ్ శాస్త్రవేత్త చేపట్టాడు. ఇతడు కేవలం అత్యల్ప ఉష్ణోగ్రతల మీద పరిశోధనలు చేసేందుకు గాను ఓ ప్రత్యేక ప్రయోగశాలకి రూపకల్పన చేశాడు. అలాంటి ప్రయోగశాలలో అదే ప్రథమం. కామర్లింగ్ వోన్స్ హీలియం వాయువుని అధిక పీడనం వద్ద కుంచింపజేసి ద్రవ్య హైడ్రోజన్ ఉన్న తొట్టెలోకి ప్రవేశపెట్టాడు. హీలియం ఉష్ణోగ్రత ద్రవ్య ఉష్ణోగ్రత స్థాయికి దిగిన తరువాత జూల్ థామ్సన్ ఫలితం పనిచేస్తుంది కనుక కుంచింపబడ్డ హీలియంని వ్యాకోచించనిచ్చాడు. వ్యాకోచిస్తున్న హీలియం మరింత చల్లబడింది. ఆ విధంగా 1908లో అతగాడు ద్రవ్య హీలియంని సాధించాడు. అంతవరకు ద్రవించదని మొరాయించిన వాయువు చివరికి ద్రవించింది. ఇక ద్రవీకరించ సాధ్యం కాని వాయువే లేదని తేలింది. హీలియం ద్రవీకరణ 4.21K వద్ద జరిగింది. ఇంత అతిశీతలమైన హీలియం ద్రవం త్వరగా ఆవిరైపోకుండా ఉండాలంటే దాని ఉష్ణం సోకకుండా ఉంచాలి. కనుక ద్రవ్య హీలియం ఉన్న పాత్రని ద్రవ్య హైడ్రోజన్ ఉన్న పాత్రలో ఉంచుతారు. ఆ పాత్రని మళ్ళీ ద్రవ్య రూపంలో ఉన్న గాలి ఉన్న పాత్రలో ఉంచుతారు.